పన్నీటి విందేలందుకొని ఇందరును నించి మజ్జనము దేవునికి చేయడా. అంచల పన్నీటి విందేలందుకొని ఇందరును నించి మజ్జనము దేవునికి చేయడా. చంద్రుడే తానై ఉన్నాడు. పచ్చ కప్పురము మేన పలుమారు మెత్తగాను తచ్చి పున్నమ చంద్రుడే తానై ఉన్నాడు. పంచవన్నెల సంపదయైనాడు. అలమేలు మంగ తోడ అన్ని సొమ్ములు నించగా పలు పంచవన్నెల సంపదయైనాడు.